చెప్పాలనుంది సుందరి, కథ విప్పి చెబుతాను సుందరి. చెప్పాలనుంది సుందరి, కథ విప్పి చెబుతాను సుందరి. పది మంది ముందు మూగబోయినా మనసన్న మాట చెప్పకుందునా. వెన్నెలమ్మ ఇంత చీకటుండదమ్మా, గుండెలో ప్రేమలు గట్టు దాటవమ్మా. చెప్పాలనుంది సుందరి, కథ విప్పి చెబుతాను సుందరీ.